నాటి బండ మీద నువ్వులెండబోసి నేరల్లో అల్ల నేరల్లో, నువ్వులాకు నీడస్తే నువ్వేడికెళ్ళినవు నేరల్లో అల్ల నేరల్లో, నూకలన్నీ గాలించి పిండి రుబ్బుకొచ్చిన అల్లల్లో అల్ల నేరల్లో, పొయ్యి మీన పీనం పెట్టి అట్లు పోసుకొస్తా అల్లల్లో అల్ల నేరల్లో. అరే నువ్వు నాటి బండ మీద నువ్వులెండబోసి నేరల్లో అల్ల నేరల్లో, నువ్వులాకు నీడస్తే నువ్వేడికెళ్ళినవు నేరల్లో అల్ల నేరల్లో, నూకలన్నీ గాలించి పిండి రుబ్బుకొచ్చిన అల్లల్లో అల్ల నేరల్లో, పొయ్యి మీన పీనం పెట్టి అట్లు పోసుకొస్తా. నేనత్తె కూరలేం చేస్తావు నేరల్లో అల్ల నేరల్లో, ఒట్టి చేపల పులుసు ఉట్టి మీద పెట్టినాను అల్లల్లో అల్ల నేరల్లో, సరదాగస్తే నంచుకేం పెడతావు నేరల్లో అల్ల నేరల్లో, కళ్ళంటో సారంటో అవి నాకు గిట్టవంట అల్లల్లో అల్ల నేరల్లో. అరే నున్నాటి బండ మీద నువ్వులెండబోసి నేరల్లో అల్ల నేరల్లో, నువ్వులాకు నీడస్తే నువ్వేడికెళ్ళినవు నేరల్లో అల్ల నేరల్లో, నూకలన్నీ గాలించి పిండి రుబ్బుకొచ్చిన అల్లల్లో అల్ల నేరల్లో, పొయ్యి మీన పీనం పెట్టి అట్లు పోసుకొస్తా. ఇష్టమైతే ఉండిపో కష్టమైతే వెళ్ళిపో నేరల్లో అల్ల నేరల్లో, తట్టబుట్ట దద్దుకొని దూరం వెళ్ళిపోతాను అల్లల్లో అల్ల నేరల్లో. అరే తట్టబుట్ట దద్దుకొని నువ్వు వెళ్ళిపోతే నేరల్లో అల్ల నేరల్లో, బొగ్గుట్ట బోగందాన్ని నేనుంచుకుంటా నేరల్లో అల్ల నేరల్లో, బొగ్గుట్ట బోగంది నీవెంత ఉంటే అల్లల్లో అల్ల నేరల్లో, నల్ల తీగల తీనుగాన్ని నేనుంచుకుంటా. అరే నున్నాటి బండ మీద నువ్వులెండబోసి నేరల్లో అల్ల నేరల్లో, నువ్వులాకు నీడస్తే నువ్వాడికెళ్ళినావు నేరల్లో అల్ల నేరల్లో. అరే చెట్టు కింద దుబ్బరోని తోటి నువ్వుంటే నేరల్లో అల్ల నేరల్లో, మూలకున్న ముళ్ళుగర్ర నేనందుకుంటా నేరల్లో అల్ల నేరల్లో, మూలకున్న ముళ్ళుగర్ర నువ్వందుకుంటే అల్లల్లో అల్ల నేరల్లో, నువ్వు పొంగినప్పుడు పిలక చుట్టూ నేనందుకుంటా అల్లల్లో అల్ల నేరల్లో. అరే నున్నాటి బండ మీద నువ్వులెండబోసి నేరల్లో అల్ల నేరల్లో, నువ్వులాకు నీడస్తే నువ్వేడికెళ్ళినవు నేరల్లో అల్ల నేరల్లో, నూకలన్నీ గాలించి పిండి రుబ్బుకొచ్చిన అల్లల్లో అల్ల నేరల్లో, పొయ్యి మీన పీనం పెట్టి అట్లు పోసుకొస్తా అల్లల్లో అల్ల నేరల్లో. అరే నున్నాటి బండ మీద నువ్వులెండబోసి నేరల్లో అల్ల నేరల్లో, నువ్వులాకు నీడస్తే నువ్వేడికెళ్ళినవు నేరల్లో అల్ల నేరల్లో.